1.1.3 హరిదస్వాది సేవిత సం భా హరిదస్వాది సేవిత హరిత్ హరిద్వణ మరకత ఇన అస్వో యసేంద్రస్య స తథా అది రేషాం దిప్పతీనాం కీంకరతయ 2.2 సరితే తెహ సేవిత 8 చరణారవింద సంత్యర్థః ఓం హరిదస్వాది సేవితాయే నమః. ఆం వి మరకతమణిన లేపచ్చని రంగు గలయస్వములు వాహనములుగా గల ఇంద్రాది అష్టదిప్పాలకుల చేత సేవింపబడునది. ఇంద్రాది దేవతలు దాసభావముతో పరదేవత చరణ సరోజముల సన్నిధి నాశ్రయించి యుందురని భానము. కావున పరమేశాని హరిదస్వాది సేవితాయనుచు సంకీర్తింపబడుచున్నది. 195 196 శంకర గ్రంథరత్న పళి